గతిలాతనే కనిపించినా ఎండమావిలా చేజారేనా ఎగిసే నది ఎదురుగా ఉన్న తడపదు ఎదనే అది చూపదు దరినే వేదనలను మించిన వేదన ప్రేమంటున్నా ఆ నరకము కన్నా ఒడి దూరమై కుమిలానులే ఒక నేనుగా మిగిలానులే కన్నే మూస్తానో తామరపై తడిచినుకై తడబడుతూ తొణుకుతున్నా గాలులకే చెదురుతున్నా కూడే రోజేదో చుటరాదు మది విడిపోదు బ్రతుకే ఇక చేదు అడవిని కురిసిన చినుకల్లే తెలియదు నా చెలి ఆనవాలే నీరును చెరే వేరును నేనై నిన్నే నెడు చేరుకుంటా కంటి రెప్ప వాలే తరుణం రంగులెన్నో తోచెనే కళ్ళు విప్పి చూసే చిరుగడియలు నను విడిచి పలు గడియలు కుమిలావే జన్మలుగా చలి సోకం తెలుసా నీకు.